ప్రజాపతి ప్రజా సృష్ట్వా ప్రేణాను ప్రావిశత్తాభ్యః పునః సంభవితుం నాశక్నోత్ సోబ్రవీదిర్ధ్నవదిత్ సగో మేధః పునః సంజినవదితి తం దేవాః సమజన్వంతతో వేతాధ్రువనియత్ సమజన్వంతచ్చిత్యస్థిత్యేవం విద్వానగ్నిం చినుత రుద్రాదేవ కస్మైకమగ్నిశ్చీగరగిత్యాహురగ్నివానసానే జివా అగ్నిశ్చీగతేవానేవ భవతి కస్మైకమగ్నిశ్చీగతగిత్యాహుర్దేవాదన్నివాగ్నిశ్చీగతేణం దేవా కస్మైకమగ్నిశ్చీగతగిత్యాహుర్గృహ్యసానేది వాగ్నిశ్చీయతే గృహ్యే భవతి కస్మైకమగ్నిశ్చీయతగిత్యాహు పశుమానసానేది వాగ్నిశ్చీయతే పశుమానేవ భవతి కస్మైకమగ్నిశ్చీయతగిత్యాహ సప్తమా పురుషా ఉపజీవాణిపాగ్నిశ్చీయతేయ ప్రత్యంజ ఆత్మా సప్తమగేతావంతగేవైనముష్మల్లోక ఉపజీవంది ప్రజాపతిరగ్నిమచికేషదశం పృథివ్యాగ్రవేన్నమయ్యజ్ఞంచేషసేది మాధక్ష్యతి సాత్వాదిదహ్యమానా విషవిష్యేత పాపీయ భవిష్యసి దిశోహ్రవీత్ తథా వా అహం కరిష్యామి యథా క్ష్యతేమామభ్యమృషత్ ప్రజాపతి స్వాసాదయతుయా దేవతయాంగిరస్మద్ధ్రువాసీతేమామేష్టకాన్ కృత్వోపాసప్తానదినాహయత్ప్రత్యగ్ంచేతదభిమృషే ప్రజాపతి స్వాసాదయతుయా దేవతయాంగిరస్మద్ధ్రువాసీతేమామేష్టకాన్ కృత్వోపధత్తేన దినాహాయ ప్రజాపతిరకామేణ ప్రజాయేత ముఖ్యమ పశ్యత్తకం సంవత్సరమపి భస్తతో వేద ప్రాజాగతస్మాత్ సంవత్సరం భార్య ప్రైవ జాయతే సంవసో బ్రహ్మంతర్త్వమజనిష్ఠా వయం ప్రజాగామః ఇది సంవసుభ్యః ప్రాగచ్చత్తంత్రేణ్యస్తేన త్రేణితి శతాన్యసృజం తత్రయత్రకం శతం చరస్మాత్రహం భార్య ప్రైవ జాయతే తాన్ రుద్రా బ్రువన్ ప్రయోజమజనిధ్వం వయం ప్రజాగామః ఇదిగం రుద్రేభ్య ప్రాగచ్చంతకం షడహాన్యభిభరస్తేన త్రేణితి శతాన్యసృజం తత్రయస్త్రకం శతం చరస్మాక్షరహం భార్య ప్రైవ జాయతే తానాదిత్యా బ్రువన్ ప్రయోజమజనిధ్వం వయం ప్రజాగామః ఇదిగమాదిత్యేభ్య ప్రాగచ్చంతం ద్వాదశాన్యభిభరస్తేన త్రేణితి శతాన్యసృజం తత్రయస్త్రకం శతం చరస్మాద్ ద్వాదశాహం భార్య ప్రైవ జాయతే తేన వైతే సహస్రమసృజంతో ఖాగం సహస్రతమేం ముఖ్యగం సహస్రం వేద ప్రసహస్రం వసూనాప్నోతి యజుషా వా ఏషా క్రియతే యజుషా పచ్యతే యజుషా విముచ్యతే యజుకాలా వా ఏషైతరిహి యాతయా పునః ప్రయుజ్యేత్యాహరగ్నే యక్ష్వాహియే తవ యక్ష్వాహితే బహూతమాగం యుత్యుఖాయాం జుహోదియే నైవైనా పునః ప్రయుంక్తేనాయాతయాం నీయో వాగ్నియోగ ఆగతే యునక్తి యుంక్తే యుంజానేష్వగ్నే యక్ష్వాహియే తవ యక్ష్వాహితే ైనయునక్తియుంకేయుంజానేష బ్రహ్మవాదినా పదంతిన్యంగ్నిశ్చేతవ్యా ఇది వయసాం వారేణ ప్రతిమయా దీయతేయనమాహుదయరిచ్చేత్నం నపదివర్గ్యోచేనముత్నం పురుషశీర్ణముఖదయమాహుదయరిచ్చి నాత్నంజనుదేవర్గ్యోవతి సౌర్యాజుహోరి చక్షుదేవాస్మిన్ ప్రతిదాదిద్యుహోరి ద్వేహి చక్షుదేమాన్యాజుహోరి సమా స్త్రియత్తే వామం వసు సన్యత సదేవా వామభృతా వృంజత తద్వామభృత వామభృత్వామభృతముపదాది వామమేవ్యమానాభ్రాదుర్వ్యస్య వృందే హిరణ్యమూర్ధ్నే భవతి జ్యోతిర్వే హిరణ్యం జ్యోతిర్వామం జ్యోతిషైవాస్య జ్యోతిర్వామం వృంగే ద్వయజర్భవతి ప్రతిష్ఠిత్యై ఆపో వర్ణస్య పత్రయా సంతాగ్నిరభ్యధ్యాయత్తాః సమభవత్తస్య రేతః పరాపదత్త ద్వియమభవద్య ద్వితీయం పరాపదత్త దశాభవద్యం మే విరాణసో స్వరాజ్యద్విరాజాపదధాతి మేవోపధత్తే యద్వాసౌ రేతస్సించతిష్టతి తజాయతేతావోషధయో వీరతో భవంతి తాగ్నిరత్య ఏవం వేదత్రైవ జాయతేన్నాదో భవతి యో ప్రథమాయాంతస్యమేతేనేతస్సింగతోయస్యక్తరేతాశ్చాత్ప్రథమాయాంతస్యమిత్యామన్యామపదధ్యాదుత్తమాయామన్యాగం రేతయేవాస్యసిక్తమాభ్యాముభయతః పరిగృహ్ణాదిహం వత్సరన్న కంచన ప్రత్యవరోహేణ హీమే కంచన ప్రత్యవరోహదస్తదేనయోర్భృతయో వా అపశీర్షాణమగ్నిం చ సముద్రస్య వయునస్య పద్మం జుహోతి విశ్వకర్మణే విశ్వాహావర్తకం హవిరితి స్వయమాదుర్నాముపధాయ జుహోద్వాగ్నే శిరస్య శీర్షాణమేవాగ్నిం చ శీర్షాముష్మిల్లోకే భవతి వర్గాయ వాయ దీయతే పూర్వం క్రియతే సువర్గమస్యవర్గ్యోపధాయాభిమృజిత్తిమచిత్తిం వద్ది విద్వాన్ పృష్టేవ వీతాయతే వదిలించరా స్వామిమృష్యేతి యథా పూర్వమేవైనాపధత్తే ప్రాంతమేణంచే సువర్గ్యోస్య భవతి విశ్వకర్మాదిశాంపతిస్సన పశూన్పాదుసోన్ ప్రజాపతే రుద్రోభర్మాజ్ఞర్భిషాంపతిస్సన పశూన్పాదుసోస్మాన్ పాదుతస్తై నమ ఏతా వై దేవత ఏతేషాం పశూనామధిపతయస్తాభ్యో వాగేష ఆమృశ్చేయపదుశీర్షాణ్యపదధాదిహిరణ్యేష్టకాముపదధాభ్యో నమస్కారం ్రహ్మవాదినో వదంతజ్ఞో గ్రామ్యాన్ పశూన్ ప్రదధారణ్యాయతి కింతదముచ్చిగౌషేదిగ్యరణ్యగాపదాత్యమృతం వై హిరణ్యమృతేనైవ గ్రామ్యేభ్య పశుభ్య భేటజం కరోనైనా ప్రాణో మే ప్రథమా స్వయమాదృణ్యానో ద్వితీయా ప్రాణస్తృతీయాను ప్రాణ్యా ప్రథమాగ స్వయమా ఉపధాయ ప్రాణేనైవ ప్రాణగం సమర్థయ్యన్యా ద్వితీయాపదాయ వ్యానేనైవ వ్యానగం సమర్థయత్యపాన్యా తృతీయాముపధాయ పానేనైవానగం సమర్థయత్యథో ప్రాణేరేవైనగం సమింధే భోర్భువస్సు పరిధి స్వయమాదృణ్ణా ఉపదధాతి మే వై లోకా స్వయమాదృణ్ణా ఏతాభిః ఖలు వై వ్యాహృతేభిః ప్రజాపతి ప్రాజా జగదేతాభిర్వ్యాహృతేభిస్వయమాదన్నా ఉపదధా ధీమానేవ లోకానుపధాయేషు లోకేష్వసి ప్రజాయతే ప్రాణాయ వ్యానాయ పానాయ వాచే ప్రాచక్షుషే పాదయా దేవదయాంగిరస్మద్ధ్రువాసీదాగ్నినా వై దేవా స్వర్గం లోకమజిగాగం సంతేన పరిగన్నాశక్నువంతగేతాశ్రస్యమాదన్నా అపశ్యంతాదిక్షోపాదశతేన సర్వద చక్షురాదు వర్గం లోకమాయనయచ్చదస్త్రస్వయమాదృన్నా దిక్షోపదధారి సర్వదశ్చక్షుషైవ దగ్నినా యజమానస్సు వర్గం లోకమేది అగ్నాయాహిపేతయ్యాహాత్మదైవైనమగ్నిం దూతం వృణేమహిత్యాహోత్రైవైనం వృణేతేగ్నినాగ్నిః సమిద్ధయ్యాహ సమిద్ధగేవైనమగ్నిర్భృత్రాణి జంఘనదిత్యాహ సమిద్ధగేవాస్మిన్నింద్రియం దధాత్యగ్నే స్తోమం మనామహిత్యాహ మనుత ఏవైనమేతాని వాహన్నాగం రూపాణ్యన్వహేన రుంధే బ్రహ్మవాదినా వదంతి కస్మాత్ సత్యాధ్యాతయాం నేరణ్యా ఇష్టగాయాదయాం నే లోకం ప్రణేయేంద్రాగ్నేహారిహస్పత్తేని బ్రూయాదింద్రాగ్నేహి దేవానాం బృహ బృహస్పతిష్టాయాత్రయమానోర్వదేవమర్చామిత్వాయానుష్టుభానుజరత్యాత్మా వేదోగం ప్రాణోరుష్టుప్తస్మాత్ప్రాణస్సర్వాణ్యంగాన్యనుచరదిహాస్తోహసైత్యాతస్మాత్పర్షిపర్షిణస్సోమగ్స్రేణం ప్రశ్నయ్యాహాన్నం వేదుష్ణన్నమేవారుంధేర్కో వాగ్ర్కోన్నమన్నమేవారుంధే జన్మన్ దేవానాం విషస్తృష్పారోజనే దివైత్యాహేమానేవాస్మై లోకాన్ జ్యోతిష్పదః కరోదియో వాదిష్టకానాం ప్రతిష్టాం వేద ప్రత్యేపతిష్ఠతియా దేవతయాంగిరస్పద్ధృవాసీదేత్యాహైషా వాదిష్టకానాం ప్రతిష్టాయ ఏవం వేద ప్రత్యేపతిష్ఠతి స్వర్గాయ వాయేషు లోకాయ జీయతే గతజ్ఞర్వజ్రకేకాదశినీయదగ్నావేకాదశినీయమిడుగాద్వజ్రేణైనకం స్వర్గాల్లోకాదంతర్దధ్యాద్యన్నమిడుగాత్ సురభిః పశూన్వర్ధయేదేకయూపం వినోదినైనం వజ్రేణ స్వర్గాల్లోకాదంతర్దధాదినస్వరభిః పశూన్వర్ధయతి వివాగేషగింద్రియేణ వీర్యేణ్యదేయోగ్నిన్వన్నధిక్రామత్ ేంద్రియక్రమణం ప్రదేష్టకాముపదధ్యాన్నేంద్రియేణ వీర్యేణ వ్యధ్యతే రుద్రో వాయేషశ్రవ్యా ప్రదేశ నో చేతాభ్యో వాయేషావృశ్యతేయోగ్నిచిన్మవయాజితం బ్రాహ్మణాయ దాభ్యదేవ నమస్కరోక్తోతాభ్యదేవాత్మానన్నిష్క్రీణే రుద్రపురో ద్వాతో అనువాదు తస్మై దే రుద్రంశ్వరేణ నమస్కరోమియుక్తే రుద్రదక్షిణాసనస్తద్వాతో అనువాదు తస్మై దే రుద్రవైవత్సరేణ నమస్కరోమియుక్తే రుద్రపశ్చాద్ధనస్తద్వాతో అనువాదు తస్మై దే రుద్రేదావత్సరేణ నమస్కరోమియుక్తే రుద్రోత్తరాద్ధనస్తద్వాతో అనువాదు తస్మై దే రుద్రేదువత్సరేణ నమస్కరోమియుక్తే రుద్రోపరిధనస్తద్వాతో అనువాదు తస్మై దే రుద్రవత్సరేణ నమస్కరోమి రుద్రోవాయేణ క్రుద్ధస్తిష్టం వాయేణి సంచితమేతైర్వతిష్టతే నమస్కారైరేవైన కౌశమయ పురేష్యా ప్రవిష్టా పృథివీ మనో ఏదాంతమస్తుత్తమః ప్రణో జీవాదవేసు వా ఆపన్వాగ్నే మనసాపన్వాగ్నే తపసాపన్వాగ్నే దీక్షయాపన్వాగ్నౌపసద్భిరాపన్వాగ్నే సుత్తయాపన్వాగ్నే దక్షిణాభిరాపన్వాగ్నే ప్రభృషేనాపన్వాగ్నే వశయాపన్వాగ్నే స్వగకారేణేత్యాహైషా వాగ్నేరాప్యస్తయైవై నమాప్నోతి గాయత్రేణ పురస్తాదుపతిష్టతే ప్రాణమేవాస్మిన్ దధాతి బృహత్రసందరాభ్యాహం పక్షావోదయేవాస్మిన్ దధాతృతస్థాయజ్ఞాయజ్ఞేన పుచ్చపదుష్వేవ ప్రతిష్ఠతి పృష్ఠేనుపతిష్ఠతే తేజోమే పృష్ఠాని చేజయేవాస్మిన్ దధాతి ప్రజాపతిరగ్నిమసృజతసోస్మాత్ సృష్ట పరాగై సంవారవంతీయేనావారైరతద్వారవంతీయ వారవంతీయ శైతేన శ్యేతి అకరుదరచ్చైతారవంతీయేనోపతిష్టతే వారయతేవైనగ్రశ్చైతేన శ్యేతి కురుతే ప్రజాపతే హృదయేనాపక్షం ప్రత్యుపతిష్టతే ప్రేమాణమేవాస్ గచ్చతి ప్రాచ్యాత్వాదిశాసాదయామి గాయత్రేణ ఛందసాగ్నినా దేవతయాగ్నే శ్రేష్ఠాగ్నే శిరౌపదధామియక్షిణయాత్వాదిశా ేంద్రేణ దేవతయాగ్నే పక్షేణాగ్నే పక్షముపదధామి ప్రతీచ్యాత్వాదయామి జాగతేన ఛందసాదమిత్రేవతయాగ్నే పుచ్చేనాగ్నే పుచ్చముపదధామిదయాష్టుభేణ ఛందసామిత్రవరుణాభ్యాం దేవతయాగ్నే పక్షేణాగ్నే పక్షముపదధామి ర్భయాత్వాదిశాసాదయామి పాంతేన ఛందసా బృహస్పతినా దేవతయాగ్నే పృష్ఠేనాగ్నే పృష్ఠముపదధామి యో వాపాత్మానమగ్నిం చిన్ దేపాత్మా ముష్మిల్లోకే భవతి సాత్మాంచే సాత్మాష్మిల్లోకే భవత్యాత్మే ప్రకా ఉపదధాగ్నేరాత్మా సాత్మానమేవాగ్నించే సాత్మాష్మిల్లోకే భవతి ఏం వేద అగ్నముదేయాదయషుర్యువానామతయానామృతస్యాస్తేనమస్తస్యాస్తవపదేవంతో భూయాస్మాగ్నేయుద్ధగగ్యగిగౌశిలమన్యయాదయషుర్యువానామతయానామృతస్యాస్తేనమస్తస్యాస్తవపదేవంతో భూయాస్తవంచవాతేయోయచ్చితయముదధిదేవనామప్రథమోద్రాతీయోగృతీయృతీయమృతస్థమన్యః పంచమస్తే ర్భ్యోగదాహుదేర్నదిభుజాద్ధర్యంతమానం చ ప్రదహే యోగ్యదేత ఆహుదేర్జ్యోతి భాగేనైనాయమార్చత్యర్భర్యం న యజమానో వాన్మ ఆధన్మసా ప్రాణోక్షుకర్ణయోశ్రోత్రం బాహువోర్బలమోర్వరోజోరిష్టా విశ్వాణ్యంగాని తనోస్తడు వామే సహనమస్తే అస్తమాహికం శేల పవావేతస్మా ప్రాణాక్రామన్మన్నధిక్రామతి వాంగ్మాధున్మసో ప్రాణయిత్యాహ ప్రాణానేవాత్మం ధత్తే యో రుద్రో అగ్నో యో అప్సయో హృదేర్యో రుద్రో విశ్వాభువనా వివేషతస్మై రుద్రాయ నమో అస్వాహుతి భాగా వా అన్యే రుద్రాహవిర్భాగా అన్యేషు రుద్రీయగం భూత్వాగా వేధుగం చలు వేదేన యజుషామిష్టకాయాన్యద్భాగే నైవైనకం సమయదిత్రీయగం హృదమిత్యాహుల్యస్థైతరగ్నౌ క్రియతయితి వసవస్తా రుద్రే పురస్తాత్పాంతపితరస్తాయమరాజానః పితృభిర్దక్షిణతస్పాంత్వాదిత్యాస్తా విశ్వే దేవేః పశ్చాత్పాంద్యుద్గానస్తా మారుతో మరుద్భిరుత్తరతః పాతు దేవాస్తేంద్రజ్యేష్ఠా వరుణరాజానోధస్తాచ్చోపరిష్టాచ్చ పాంతరవాగేతేన భూతోనమేభ్యోన ప్రోక్షితోగితేన మదః ప్రాచీణం ప్రోక్షదిగత్సంజితమాజ్యేన ప్రోక్షదితేన భూతస్తేన మేభ్యస్తేన ప్రోక్షితః సమీచీనామాధిప్రాజేజిత్తస్యాస్తేగ్నిరధిపతిరచితో రక్షితాయశ్చాధిపతిర్యస్తగోప్తాదాభ్యాన్ నమస్తౌ నో మృణేవాందేయం దుష్మాయశ్చ నోద్వేష్టితం భాండం భేదధామ్యోజస్మిదీనామాదిదక్షిణాయుక్తస్యాస్తేంద్రాధిపతిప్రాగుప్రాజీనామాదిప్రతిజేజిత్తస్యాస్తే సోమోధిపతిస్వజోవస్థావానామాస్తుజేజిత్తస్య ృహస్పతిరధిపతిశ్వితమోధిపతిమాషగ్రీవో రక్షితాయస్తాధిపతిర్యశ్చ గోక్తాదాభ్యాన్నమస్తౌ నో మృణయదాన్వేయం దుష్మాయశ్చ నోద్వేష్టితం భాండం భేదధామ్యేతా వై దేవతా అగ్నిం చితకం రక్షంజితాభ్యోయతా హుతేర్నదిభుయాదద్ధర్యం జగజమానం జధ్యాయే యుర్గజేత ఆహుతేర్జహోజిభాగధేయే నైవైనాంచమయదినాచ్యమార్చత్యద్ధర్యర్న యజమానో హేతయో నామస్తేజాంబ్రోగ్రహాగ్నిర్వైషస్తయోర్లింపానామస్తేజాం వో దక్షిణాగ్రహాపితరో వైషస్తగరో వజ్రిణో నామస్తేజాంబ పశ్చాగ్రహాస్వప్నో వైషభోగపురో స్థావానో నామస్థదేదాంబుత్తరాగ్రహావో వైరవస్తముద్రోధిపదయో నామస్థదేదాంబరిగ్రహావృషం వైరవస్వాన్ ద్రవ్యా నామస్థపాచివాస్తేదాంబరిహగ్రహాన్నం వైరవో నిమిషో వాతనామందేభ్యో వో నమస్తేదామృయదేయం దుష్మాయశ్చ నోద్వేష్టితం భోజం భేదధా విహుతాదో వా అన్యే దేవా హుతాదో అన్యేతాన ేనాధ్యాముధుమిష్టేనైతాహుదేర్జ్యోతిభాగేనైవేనాహుతాదయక్తల పరిక్రామం జుహోరి సర్గమేవేనాన్ ప్రేణాదేమగ్నిష్టనమోర్జస్పందంధయాం ప్రత్యాతమగ్నేరయస్య మధ్యే ఉత్సంజుషస్వ మధునందమోర్వసమద్రియగం సదనమావిశస్వా యో వాగ్నిం ప్రయజ్జన విముంచతి యథాశ్వో యుక్తో విముచ్యమానః క్షుద్ధ్యన్ పరాభవత్వేవమస్యాగ్నిః పరాభవతిరం పరాభవంతం యజమానాన పరాభవతి సోగ్నిం చిత్వా లోక్షోభవతీమగ్నిస్తనమోర్జస్పందంధయా వామిత్యాజ్యస్య పూర్ణాగస్తృజం జుహోద్వేష వాగ్నేర్విభోగో విముచ్యైవాస్మాన్నమపి తథాదిదస్మాదాహుర్యశ్చైవం వేదయ తథాయగం హవై వాజేతమే ప్రేణాదిశేణం ప్రేత ప్రేణాదివసీయాన్భవతి ఇంద్రాయరాజ్ఞోకరో వరుణాగరాజ్ఞే కృష్ణోయమాగరాజ్ఞరాజ్ఞవయశ్శాగరాజ్ఞే గౌరపురుషరాజాగమర్పణ క్షిప్రశ్యేణస్ వర్తికాళీలంగోమస్ రాజ్ఞ కులుంగ సింధో శిగం శుమానో హిమవతో హస్తే మయప్రాజాపత్యమూలోహలేక్ష్మాంశస్తే ధాతుస్తరస్పత్యేషారుశ్వేతాపురుషమాస్తరస్పదే సుఖశ్వేతః పురుషమాగారణ్యోజోనకులస్య కాదే పౌష్ణావాజే క్రౌంచః అపమాన్నత్రే యజో నాక్రోమకరకులేకయస్తే కోపాలస్య వాచే పైంగరాజో భగాయ పుషేతక ఆతీవాహసో దర్విదాతే వా నివ్యాదిభ్యశ్చక్రవాకః బలాయాజగర ఆకృష్టజగా శయండకస్తే మైత్రామృత్యవే సుతో మన్యవే స్మదకుంభేన పుష్కర ధాతో లోహితాయస్తే త్వాష్ట్రా ప్రతిశృక్కాయేవాహస పురుషమృగశ్చంద్రమసే గోధాకాలకాలార్వాఘాటస్తే వనస్పతీనామేన్యన్నే కృష్ణో రాత్రిగేపిగహక్ష్మింగాదీర్గేస్మేదే ధాతుకర్కటః సౌరే పరాకర్షో మయూరశ్చేనస్తే గంధర్వాణాం వసూనాం కపించలో రుద్రాణాం తిత్తరే రోహిత్కుండ్రరాజే గోలత్విగాత అప్సరసామరణ్యాయ సుమనః వృషదోవేశ్వరేవః పిత్వాన్యం గొక్కశస్తేన మద్యా అన్యవాపోర్ధమాసానాం మాసాంకశ్చ వక్వయః పుటరుద్ధాత్యౌహస్తే శినే బాల్యే బృహస్పృజయేషిత్పుటః శకా భూమే పాంతః కశోమాన్ చేలవస్తే పుతృణామృతూనాశకా సంవత్సరా యథోపాకపోదములోకశ్చ సత్తేనైరృతా కృగవాగుస్తావిత్రః పురోరౌద్రకృగనాదశకునః పిప్పఘాతే శరవ్యాయే హరిణో మారుతో బ్రహ్మణే సార్గస్తరక్షరక్షోగర్దభస్తైతరజనానామగ్నగే ధూక్ష్ణా అలజాంగరక్ష ఉద్రమద్ద ప్లవస్తే వామనిత్రేహగం ససాచిరింద్రాణ్యేకేర్జాగ్రంథశ్యతి కక్ష్యేవాణస్తే దివ్యాద్యాభుజ్ఞా స్వామిన సుపర్ణః పాద్యన్యాహకం సవృకం వృషతకం సస్త ఐంద్ర అపాముద్రోపాదస్థికం హోనకులాభ్యాగ్రస్తే మహేంద్రాయ కామాయ పరస్వాన్ ఆజ్ఞేయ కృష్ణగ్రీవ సారస్పతి మేషే బభ్ర సౌమ్యః పౌష్ణ శ్యామశ్యతి పృష్ఠో బాహస్పత్య శిల్పో వైష్దేవ ఐంద్రరుణో మారుతః కల్మాన ఐంద్రాజ్ఞః సగం హితోధో రామస్సావిత్రో వారుణః పేత్వః అశ్వస్థో పరోగో మృగస్తే ప్రజాపత్యా ఆజ్ఞేయో కృష్ణగ్రీవౌ పాత్రౌ లోమసషట్ౌ శిరి పృష్ఠౌ బాహస్పత్యో ధాత్రేపిషోదర సౌర్యో ఫలక్షః పేత్వః అగ్నిగేనీకపదే రోహితాంజనడ్వాధో రామో సావిత్రో పౌష్ణౌ రజతనాభీ వైశ్వదేవో విషంగౌతో పరో మారుతః కల్మాణాగ్నేయ కృష్ణో సారస్వతి మే జే వారుణః కృష్ణయేకశిజి పాత్రే త్వః ఓం హిరణ్యవర్ణాశ్వజయః పావకాయాసు జాతః కశ్యపో యాస్మింద్రః అగ్నేయా గర్భం దధిరే విలోపాస్తానావశ్యగ్రస్యో నాభవంతో సాగం రాజా వరుణోగాది మధ్యే సత్యాదతే అవపశ్యంజనానా మధుశ్రుతశ్రుతయోగాః పావకాస్తానాపశ్యగ్రస్యో న భవంతు యాసాం దేవాదివి కృణ్వంతి భక్షయ్యా అంతరిక్షేపబుధా భవంతి యాః పృథివీం పయసోందంతి శుక్రాస్తానాపశ్యగ్రస్యో న భవంతు శిరేణ మాచక్షుషా పశ్యదాపశ్యవయా తనువోపస్పృశతత్వజం మే సర్వాగం అగ్నే గౌర సుషతో హువే భోమయవచ్చోపరమోజో నిధత్త యతః సంప్రయతే రహావనదతాహతే తస్పాదానద్యో నామస్థతామో నామాని సింధవః యత్రేషు రావరుణేన తాశ్చీ భగం సమవల్గత తదాప్నో ఇంద్రమో యతేస్తస్పాదాపో అనుష్ఠన అపగామగ్రస్యందమానా అవీవరత ఓహికం ఇంద్రోవశక్తిభిర్దేవేస్తస్మాద్వార్నామోహితం ఏకో దేవో అప్యతిష్ఠచ్ఛందమానా యథావశం ఉదానిర్మహేర్యతస్మానుద్రగముచ్యతే ఆపో భద్రాఘృతమితాప ఆసురగ్నేరోమో విభ్రత్యాపయిత్తాః ంగమా ప్రాణేన సహ వర్చసాగన్ ఆయుష్యామితవాసునోఘోషో గచ్చతి వాంగ్నాభేజానో అమృతశ్యతర్హిణ్యవర్ణ అదృమయ్యవ ఆపోహిష్టావయోభుమస్తానూర్జే దాతన మహేరణాయ చక్షసే శివత మోనసస్తస్య భాజయ చేహన ఉషతేరివ మాతర తస్మా అరంగమామ భోయస్య క్షయా యజిన్వథ ఆపో జనయచాజన దివిశ్రయ స్వాంతరిక్షేయతస్త పృథివ్యా సంభవ బ్రహ్మవర్చసమశ బ్రహ్మవర్చసాయత్వా అపాంగ్రహాన్ గృహ్ణాద్యేతద్వాబలాజసూయ్యజేతేగ్రహాసమోగ్రవర్ణ సమోరాజసూయమగ్నిసమస్తిత్యస్తాభ్యామేవ సూయతేథో ఉభావేవ లోకామభిజయనియశ్చ రాజసూయేనే జానశ్రయశ్చాగ్నిజితాపోవంత్యాపోవాగ్నేర్ధస్తాదుపదధాదిభ్రాతుర్యాతిభోత్యేభవత్యాత్మనామరా భ్రాతృవ్యోభవచ్చమృతం వా ఆపస్తస్మాదభ్యవదాంతమభిషిజ్యంతి నాపిమార్చతి సర్వమాయురేదయస్యేతా ఉపధీయంతే యముచైనాం వేదాన్నం వా ఆపః పశవ ఆపోన్నం పశవోరాన్నాదః పశుమాన్ భవతి యస్యేతా ఉపధీయంతే యముచైనాం వేద ద్వాదశ భవంతి ద్వాదశ మాసాః సంవత్సరేణైవా అన్నమవరుంధే పాత్రాణి భవంతి పాత్రే వా అన్నమద్య దేశయోన్నేవాన్నమవరుంధ ఆద్వాదశాత్ పురుషాదన్నమద్య స్వపాత్రాచ్ఛిద్యదేయస్యేతా ఉపధీయంతే యోజైనా ఏవం వేద కుంభాశ్చ కుంభేశ్చ మిథునాని భవంతి మిథునస్య ప్రజాత్యే ప్రజయా మిథునేర్జాయదేయస్యేతా ఉపధీయంతే యోజైనా ఏవం వేద శుక్మా యజమానం ప్రజాశ్రుచార్పయతి యదమోపదధాదిశుమేవాస్య సమయదినార్తిమార్చత్యద్భర్యన్న యజమానః శామ్యంతే ప్రజాయత్రేతా ఉపధీయంతే వాం వా ఏతాని హృదయాని యదేతా ఆపో యదేతా అపముపదధాది దివ్యాభిరేవైనాః సగుంధృతివర్షకః పర్జన్యా భవతి యో వా ఏతా సామాయతనం క్లుప్తిం వేదాయతనవాన్ భవతి కల్పతే స్మాదేతముపదధాయతనమేషాగత్యం వేధాయతనవాన్ భవతి కల్పతే స్మై ద్వంద్వమన్యా ఉపదధారితస్రో మధ్యే ధృత్యా అన్నం వాష్టకాయేరత్కలువే సాక్షాదన్నం యదేషదుర్యదేదం చదముపదధాది సాక్షాదేవా స్వా అన్నమవరుంధే మధ్యత ఉపదధాది మధ్యత ఏవా స్వా అన్నం దధాది తస్మాన్ మధ్యతోన్నమద్యతే బృహస్పత్యో భవతి బ్రహ్మ వై దేవానాం బృహస్పతి బ్రహ్మణైవా స్వా అన్నమవరుంధే బ్రహ్మవర్చసమధి బ్రహ్మవర్చసాయత్వేత్యాహతేజస్వే బ్రహ్మవర్చసే భవతి యస్వేష ఉపధీయతే యౌచైనమేవం వేద భూతేష్టకా ఉపదధాత్యత్రాత్ర వై మృత్యుర్జాయతే యత్ర యత్రైవ మృత్యుర్జాయతే తద ఏవైనమవైరతే తస్మాదగ్నియత్సర్వమాయురేది సర్వే యస్య మృత్యవో వేష్టాస్తస్మాదగ్నిజిన్నాభిజరితమే ప్రత్యగేణమభిధారస్తృణుతే సూయదేవాఘేషయోగ్నిశ్చినుతే దేవసుమేతాని హవేగుంషి భవంత్యేతావంతో మే దేవానాగుం సమాస్తదేవాస్మై సమాన్ ప్రయచ్చంతి తగేణగుం సువందే సమోర్వరుణ సమోరాజసూయం బ్రహ్మ సమశ్చిత్యో దేవస్య ప్రాజమిదః ప్రసవ ఇత్యాహజమిదః ప్రసూత ఏవైనం బ్రహ్మణా దేవతాభిరభిషంజత్యన్నస్యావలధ్యే పురస్తాత్ ప్రత్యంజమభిషంజతి పురస్తాద్యప్రదేజేనమన్నమద్యతే శీర్షతోభిషంజలి శీర్షతోన్నమద్యతాముఖాన్నవస్త్రాలయతి మేత్యాహైషవాగ్నేస్తమస్తమభిషంజతి బృహస్పతే స్వాదాంజామేత్యా బ్రహ్మ వై దేవానాం బృహస్పతి బ్రహ్మణైవేనమభిషంజతేంద్రస్యేనాభిషంజామేత్యాహేంద్రియమేవాస్మిన్నుపరిష్టాద్దధాత్తేజద్వైరాజసో యస్యరూపంజయేవం విద్వానగ్నిం లోకామభిజయతి యశ్చ రాజసూయేన జానస్య యశ్చాగ్నిషదైంద్రస్య సుషుమానస్య దశేంద్రియం వీర్యం పరాపదత్తద్దేవాః సౌత్రామన్యాసమభరన్ సూర్యదేవాగేషయోగ్నిశ్చిదుతేగ్నిశ్చిత్వాసౌత్రామన్యాయజేంద్రియమేవ వీర్యగం సంభృత్యాత్మన్ధత్తే సజోరబ్దోయాభిస్తజోరుషారుణేభిస్తజో సూర్యకేతశేన సజోషాస్మినాథకం స్వాభిస్తజోరగ్నిర్వేష్మానగిదాభిర్ఘృతేన స్వాహా సంవత్సరో వా అబ్దో వా సా అయా వా ఉషా అరుణే సూర్యకేతశ గిమే అశ్వినా సంవత్సరోర్గర్వేష్మానర పశవయిడా పశవో ఘృతకం సంవత్సరం పశవాన ప్రజాయందే సంవత్సరేణైవాస్మై పశోన్ ప్రజలయదిదర్భస్థం వేజహోజయద్వా అస్యామృతీర్యం తద్దర్భాస్తస్మిన్ జహోజి ప్రైవ జాయతేన్నాదో భవతి యస్యైవం జుహ్వత్తేతా వై దేవతా అగ్నే పురస్తాద్భాగాస్తావేవ ప్రీణాత్యథో చక్షుదేవాగ్నే పురస్తాత్ ప్రజితధాత్యలంభో భవతి ఏవం వేదా భో వా ఇదమగ్రే సులినమాసేత్స ప్రజాపతి పుష్కర పర్ణే ప్రతిష్టాన్నాయమపశ్యత్తస్మిన్నగ్నిమచిదిగమభవత్తగోమేష ప్రత్యతిష్టద్యాం పురస్తాదుపాదధాచ్చిదోభవత్సా ప్రాజేదిజ్ఞాన్ దక్షిణత ఉపాదధాత్స దక్షిణ పక్షాభవత్సా దక్షిణాదిజ్ఞాం పశ్చాదుపాదధాచ్చపుచ్చమభవత్సా ప్రజేజేదిజ్ఞాముత్తరద ఉపాదధాత్స ఉత్తర పక్షాభవ ేజేదిజ్ఞామపరిష్టాదుపాదధా పృష్టమభవత్సోర్భాదిగియం వా అగ్ని పంచేష్టకస్తస్మాద్యస్యాంకరంతేష్టకాంద్రందంతభిషర్కరాగం సర్వా వా ఇయం వయోభ్యోనక్తం దృశేదేప్యచేతస్మాదిమాం వయాగం జనక్తన్నాం విద్వానగ్నిం చినుతే ప్రత్యేపతిష్టత్తభిజయత్యాగ్నేయో వే బ్రాహ్మణస్తస్మాబ్రాహ్మణాయ సర్వాదిశమన్వేయంతస్మాదాగ్నిగుంహారుకా స్వామేవ తద్వ్యోనిం ప్రవిశంతి సంవత్సర ముఖ్యం భృత్వా ద్వితీయే సంవత్సర ఆగ్నేయమష్టాకపాలం నిర్వవేదైంద్రమేకాదశకపాలం వైశ్వదేవం ద్వాదశకపాలం భారహస్తత్యంచలం వై ష్టమంత్రికపాలం తృతీయ సంవత్సరే విజితా విజయదగిషష్టాకపాల భవత్యష్టాక్షరాగాయత్ర్యాగ్నేయం గాయత్రం ప్రాతస్సవనం ప్రాతస్సవనమేవ తేన దాధార గాయత్రేం ఛందో ఏకాదశకపాలోభవత్యేకాదశాక్షరాష్టుకైంద్రం ద్రేష్టుభం మాధ్యంతిలకం సవనం మాధ్యంతిలమే సవనంతేనాధారృష్టుభం ఛందో యద్వాదశకపాలోభవతి ద్వాదశాక్షరా జగతి వైష్దేవం జాగతం తృతీయ సవనం తృతీయ సవనమే తేనదాధార జగతి ఛందో యద్బృహస్పత్యశ్చతుర్భవతి బ్రహ్మ వై దేవానాం బృహస్పతిర్బ్రహ్మైవ తేనదాధారయద్వయేష్టవస్త్రికపాలోభవతి యజ్ఞమే విష్ణుర్యజ్ఞమేవ తేన దాధారయతృతీయే సంవత్సరే భిజితాగిజతే భిజిత్యేయత్ సంవత్సర ముఖ్యం విభర్తీమమేవ తేన లోకభ్యశృణోదియద్వితీయే సంవత్సరేంచిదుతేంద్రరిక్షమేవ తేన శృణోదియతృతీయే సంవత్సరే యజతేమేవ తేన లోకభ్యశృణాద్వేదం వే పరాజ్ఞాన కక్షీభాగం ఔషజో వేదహవ్యశ్రాయసస్ప్రసరస్య పౌరవశ ప్రజాగామానజన్మతో వేదే సహస్రకం సహస్రం పుత్రానవిందం ప్రథయే ప్రజగాపశుభిస్తాం మాత్రమాప్నోదిగాంతే గచ్చతి ఏవం విద్వానేతమగ్నిం చిహతే ప్రజాపతిరగ్నిమచులక్షుదపవిర్భూత్వాతిష్టత్తం దేవాభిభ్యతో నోపాయంతే ఛందోభిరాత్మానం చాదయిత్వోపాయంతఛందసాం ఛందస్తం బ్రహ్మవే ఛందాగుం జగ్బ్రహ్మణ ఏతద్రూపం యత్కృష్ణాజినం కాష్ణీకుపానః ఉపముంచతే ఛందోభిరేవాత్మానం చాదయిత్వాగ్నిముపజరత్యాత్మలోహికం సాగే దేవనిధిర్వాగేష నిధీయతే యదగ్నిరణ్యే ేధిమగుప్తం బిందం దిన వా ప్రతి ప్రజానాక్రామత్యాత్మానమేవాధిమాకే గోప్యాసో ఖల్వాహుర్నాక్రమ్యేదినైరుత్యఖాయదాక్రామేణ్యత్యాత్మానమవిలభ్యాస్మాన్నాక్రమ్యాపురుషేరుషముపదధాది గోప్యాసోగ్యథా బ్రూజా తన్మే గోపాయేది తాదృగేవ ప్రజాపజర్వా అసర్వాగ్నిదేవ ధ్యంగాధర్మణస్తాంగేతం హవామదృషిరభ్యనో వాచేంద్రోదీచోస్థిరిగిష్టకాభిరగ్నిజినోదిత్మానమేవాగ్నిజినుతేతాత్మాష్కుల్లోకే భవతి ఏం వేద శరీరం వా ఏతదగ్నేచిత్యాత్మా వైష్వానరో యచ్చితే వైష్వానరం జుహోది శరీరమేవ సంగస్కృత్యాభ్యారోహతి శరీరం వా ఏదద్దిమానస్కృతే యదగ్నిచ్చితే వైష్వానరంజుహోది శరీరమేవ సర్గస్కృత్యాత్మనాభ్యారోహతిస్మాత్త నావద్యం జీవన్నేవ దేవానప్యేది వైష్వానర్యచ్చాపురేషముపదధాయం వా అగ్నిర్వైష్వానరస్తేజాపురేషమగ్నిమేవ వైష్వానరం చునుత ఏజా వాయాదనోర్యద్వైష్వానర ప్రియామేవాస్య తనుభవరుంధే అగ్నేర్వై దీక్షగా దేవా విరాజమాప్నువంతి స్వరాత్రేర్దేక్షిత్యాపదా విరాట్ విరాజమాప్నోతి షడ్రాత్రేర్దేక్షిత్యాడ్వాదశవ సంవత్సర సంవత్సరో విరాట్ విరాజమాప్నోతి దశరాత్రేర్దేక్షిత్యాదశాక్షరా విరాట్ విరాజమాప్నోతి ద్వాదశరాత్రేర్దేక్షిత్యాద్వాదశ సంవత్సర సంవత్సరో విరాట్ విరాజమాప్నోతి త్రయోదశరాత్రేర్దేక్షిత్యాత్రయోదశ సంవత్సర సంవత్సరో విరాట్ విరాజమాప్నోతి పంచదశరాత్రేర్దేక్షిత్యాపంచదశమార్ధమాసస్తరాత్రయోర్ధమాస సంవత్సరాప్యతే సంవత్సరో విరాట్ విరాజమాప్నోతి సప్తదశరాత్రేర్దేక్షిత్య ద్వాదశ మాసంవత్సర సంవత్సరో విరాట్ విరాజమాప్నోతి చతుర్వింశతి రాత్రేక్షిత్యాచతుర్వింశయర్ధమాసా సంవత్సర సంవత్సర విరాట్ విరాజమాప్నోయ ృతమే గచ్చతి శ్రేష్టం సమానా